తృతీయకాండె షష్ఠ ప్రశ్నస్య ఘనపాఠ ఆరంభ. సమిధ ఇది సమ్ ఇది ఉషసో యజతి యజత్యుషస ఏవైవోషసో యజతి యజత్యుషస ఏషస ఏవైవోషస ఉషస ఏవ దేవతానాం దేవతానామేవోషస ఉషస ఏవ దేవతానాం దేవతానామేవైవ దేవతానామ భావ దేవతానామేవైవ దేవతానామ దేవతానామ భావ దేవతానాం దేవతానామ వృంధేర్దేవ దేవతానాం దేవతానామ వృంధేరుంధే వృంధే తనోనపాతం తనోనపాతకో రుంధే వృంధే తనోనపాతేతనోనపాతం తనోనపాతకోరుంధేరుంధే తనోనపాతం యజతి యజతి తనోనపాతకోరుంధేరుంధే తనోనపాతం యజతి తనోనపాతం యజతి యజతి తనోనపాతం తనోనపాతం యజతి యజ్ఞం యజ్ఞం యజతి తనోనపాతం తనోనపాతం యజతి యజ్ఞం తనోనపాతమితి తనోనపాతం యజతి యజ్ఞం యజ్ఞం యజతి యజతి యజ్ఞమేవైవ యజ్ఞం యజతి యజతి యజ్ఞమేవ యజ్ఞమేవైవ యజ్ఞం యజ్ఞమేవైవ యజ్ఞం యజ్ఞమేవా వై వై వృంధే రుంధే వై వై వృంధే రుంధే వృంధ ఇడ ఇడో రుంధే వృంధ ఇడ ఇడ ఇడో రుంధే రుంధ ఇడో యజతి యజతి ఇడో రుంధే రుంధ ఇడో యజతి ఇడో యజతి యజతి ఇడ ఇడో యజతి పశూన్ పశూన్ యజతి ఇడ ఇడో యజతి పశూ యజతి పశూన్ పశూన్ యజతి యజతి పశూనేవైవ పశూన్ యజతి యజతి పశూనేవా పశూనేవైవ పశూన్ పశూనేవా వైవ పశూన్ పశూనేవా వై వై వృంధే రుంధే వై వై వృంధే వృంధే రుంధే వృంధే బరిహిర్బరిహీరుంధే వృంధే బరిహిరుంధే బరిహిర్బరిహీరుంధే రుంధే బరిహిర్యజతి యజతి బరిహీరుంధే రుంధే బరిహిర్యజతి బరిహిర్యజతి యజతి బరిహిర్బరిహిర్యజతి ప్రజాం ప్రజాం యజతి బరిహిర్బరిహిర్యజతి ప్రజా ప్రజాం ప్రజాం యజతి యజతి ప్రజామేవైవ ప్రజాం యజతి యజతి ప్రజామేవ ప్రజామేవైవ ప్రజాం ప్రజామేవా వైవ ప్రజాం ప్రజామేవా ప్రజామిత్రేవా వై వై వృంధే రుంధే వై వై వృంధే వృంధే రుంధే వృంధే సమానయతే సమానయతే రుంధే వృంధే సమానయతే సమానయతే సమానయతే రుంధే రుంధే సమానయత ఉపభృత ఉపభృత సమానయతే రుంధే రుంధే సమానయత ఉపభృత సమానయత ఉపభృత ఉపభృత సమానయతే సమానయ ఉపభృతస్తేజస్తేజ ఉపభృత సమానయతే సమానయత ఉపభృతస్తేజ సమానయత ఇది సమ్ ఆనయతే తేజస్తేజ ఉపభృత ఉపభృతస్తేజో వై వై తేజ ఉపభృత ఉపభృతస్తేజో వై అమృత ఇత్యుపాభృతః వై వై తేజస్తేజో వా ఆజ్యమాజ్యం వై తేజస్తేజో వా ఆజ్యం ఆజ్యమాజ్యం వై వా ఆజ్యం ప్రజా ప్రజా ఆజ్యం వై వా ఆజ్యం ప్రజా ఆజ్యమం ప్రజా ప్రజా ఆజ్యమాజ్యం ప్రజా పరిహర్పరిహ ప్రజా ఆజ్యమాజ్యం ప్రజా పరిహి ప్రజా బరిహి పరిహి ప్రజా ప్రజా బరిహి ప్రజాసు ప్రజాసు బరిహి ప్రజా ప్రజా బరిహి ప్రజాసు ప్రజా ఇది ప్రజా బరిహి ప్రజాసు ప్రజాసు బరిహి బరిహి ప్రజాస్వేవైవ ప్రజాసు బరిహి బరిహి ప్రజాస్వేవైవ ప్రజాసు ప్రజాస్వేవ తేజస్తేజ ఏవ ప్రజాసు ప్రజాస్వేవ తేజ ప్రజాస్వితి ప్రజాసు తేజస్తేజ ఏవైవ తేజో దధాతి దధాతి తేజ ఏవైవ తేజో దధాతి తేజో దధాతి దధాతి తేజస్తేజో దధాతి స్వాహాకారగ్స్వాహాకారం దధాతి తేజస్తేజో దధాతి స్వాహాకారం దధాతి స్వాహాకారగ్స్వాహాకారం దధాతి దధాతి స్వాహాకారం యజతి యజతి స్వాహాకారం దధాతి దధాతి స్వాహాకారం యజతి స్వాహాకారం యజతి యజతి స్వాహాకారగ్స్వాహాకారం యజతి వాచం వాచం యజతి స్వాహాకారగ్స్వాహాకారం యజతి వాచం స్వాహాకారం స్వాహాకారం వాచం వాచి యజతి వాచమేవైవ వాచి యజతి వాచమేవాచమేవైవ వాచం వాచమేవా వైవ వాచం వాచమేవా వై వై వృంధే రుంధే వై వై వృంధే వృంధే రుంధే వృంధే దశ దశ రుంధే వృంధే దశ హే దశ దశ రుంధే రుంధే దశ సకోసం దశ రుంధే రుంధే దశ దశ సకోసం దశ దశ సంపద్యంతే పద్యంతే సందశ దశ సంపద్యంతే పద్యంతే పద్యంతే సగుం సంపద్యంతే దశా అక్షరా దశా అక్షరా పద్యంతే సగుం సంపద్యంతే దశా అక్షరా అక్షరా పద్యంతే పద్యంతే దశా అక్షరా విరాట్ విరాట్ దశా అక్షరా పద్యంతే పద్యంతే దశా అక్షరా విరాట్ అక్షరా విరాట్ విరాట్ దశా అక్షరా దశా అక్షరా విరాడన్న మన్నం విరాట్ దశా అక్షరా దశా అక్షరా విరాడన్నం అక్షరేతి దశ అక్షరా విరాడన్న మన్నం విరాట్ విరాడన్నం విరాట్ విరాడన్నం విరాట్ విరాడన్నం విరాట్ విరాట్ విరాడన్న మన్నం విరాట్ విరాజా విరాజా విరాడన్న మన్నం విరాట్ విరాజా విరాట్ విరాజా విరాజా విరాట్ విరాట్ విరాజైవ విరాజా విరాట్ విరాట్ విరాజైవ విరాడితి వీరాజైవ విరాజా విరాజైవాన్నాద్యమన్నాద్యమేవ విరాజా విరాజైవాన్నాద్యం విరాజేతి వీరాజాన్నాద్యమన్నాద్యమేవైవాన్నాద్యమవాన్నాద్యమేవైవాన్నాద్యమవా ్యమవాన్నాద్యమన్నాద్యమవృంధేరుంధే వాన్నాద్యమన్నాద్యమవృంధేమిత్యన్నాద్యోరుంధే వృంధే సమిధ సమిధో రుంధే వృంధే సమిధ సమిధ సమిధో రుంధే రుంధే సమిధో యజతి యజతి సమిధో రుంధే రుంధే సమిధో యజతి సమిధో యజతి యజతి సమిధ సమిధో యజిత్యస్మిన్నస్మిన్ యజతి సమిధ సమిధో యజిత్యస్మిన్ యజతిస్మిన్ యజతిస్మిన్నేవైవాస్మిన్ యజతిస్మిన్నేవాస్మిన్నేవ లోకే లోక ఏవాస్మిన్నస్మిన్నేవ లోకే లోకే లోక ఏవైవ లోకే ప్రతి ప్రతిలోక ఏవైవ లోకే ప్రతి లోకే ప్రతి ప్రతిలోకే లోకే ప్రతిష్టతి తిష్టతి ప్రతిలోకే లోకే ప్రతిష్టతి తిష్టతి తిష్టతి ప్రతి ప్రతిష్టతి తమోనుపాతం తమోనుపాతం తిష్టతి ప్రతి ప్రతిష్టతి తమోనుపాతం తిష్టతి తమోనుపాతం తమోన పాతం తిష్టతి తిష్టతి తమోన పాతం యజతి యజతి తమోన పాతం తిష్టతి తిష్టతి తమోన పాతం యజతి తమోన పాతం యజతి యజతి తమోన పాతం తమోన పాతం యజతి యజ్ఞే యజ్ఞే యజతి తమోన పాతం తమోన పాతం యజతి యజ్ఞే తమోన పాతమితి తమోన పాతం యజతి యజ్ఞే యజ్ఞే యజతి యజతి యజ్ఞ ఏవైవ యజ్ఞే యజతి యజతి యజ్ఞ ఏవైవ యజ్ఞే యజ్ఞ ఏవాంతరిక్షే అంతరిక్ష ఏవ యజ్ఞే యజ్ఞ ఏవాంతరిక్షే ఏవాంతరిక్షేంతరిక్ష ఏవైవాంతరిక్షే ప్రతి ప్రత్యంతరిక్ష ఏవైవాంతరిక్షే ప్రతి అంతరిక్షే ప్రతి ప్రత్యంతరిక్షేంతరిక్షే ప్రతిష్టతి తిష్టతి ప్రత్యంతరిక్షేంతరిక్షే ప్రతిష్టతి తిష్టతి తిష్టతి ప్రతి ప్రతిష్టతీడ ఇడస్తిష్టతి ప్రతి ప్రతిష్టతీడ ఇడస్తిష్టతి తిష్టతీడో యజతి యజతి ఇడస్తిష్టతి తిష్టతీడో యజతి ఇడో యజతి యజతీడ ఇడో యజతి పశుషు పశుషు యజతీడ ఇడో యజతి పశుషు యజతి పశుషు పశుషు యజతి యజతి పశుష్వేవైవ పశుషు యజతి యజతి పశుష్వేవ పశుష్వేవైవ పశుష పశుష్వేవ ప్రతి ప్రత్యేవ పశుష పశుష్వేవ ప్రతి ప్రతి ప్రత్యేవైవ ప్రతిష్టతి తిష్టతి ప్రత్యేవైవ ప్రతిష్టతి తిష్టతి తిష్టతి ప్రతి ప్రతిష్టతి పరిహర్పరిష్టతి ప్రతి ప్రతిష్టతి పరిహిష్టతి పరిహర్పరిష్టతి తిష్టతి పరిహర్యజతి యజతి పరిహర్తిష్టతి తిష్టతి పరిహర్యజతి పరిహర్యజతి యజతి పరిహర్పరిహర్యజతి యజతి పరిహత్ పరిహర్యజతి యజతి యజతి యజతి యజతి ఏవైవ యేయ ఏవ దేవజానా దేవజానా ఏవయేయ ఏవ దేవజానా దేవజానా ఏవైవ దేవజానా పంథాన పంథానో దేవజానా ఏవైవ దేవజానా పంథానః దేవజానా పంథాన పంథానో దేవజానా దేవజానా పంథానస్తేషు తేషు పంథానో దేవజానా దేవజానా పంథానస్తేషు దేవజానాస్తేషు దేశు పంథాన పంథానస్తేష్వేవైవ దేశ పంథాన పంథానస్తేష్వేవ ేవైవ దేశేష్వేవ ప్రతి ప్రత్యేవ దేశేష్వేవ ప్రతి ప్రతి ప్రత్యేవైవ ప్రతిష్టతి తిష్టతి ప్రత్యేవైవ ప్రతిష్టతి ప్రతిష్టతి తిష్టతి ప్రతి ప్రతిష్టతి స్వాహాకారగ్ స్వాహాకారం తిష్టతి ప్రతి ప్రతిష్టతి స్వాహాకారం తిష్టతి స్వాహాకారగ్ స్వాహాకారం తిష్టతి తిష్టతి స్వాహాకారం యజతి యజతి స్వాహాకారం తిష్టతి తిష్టతి స్వాహాకారం స్వాహకారయజతి సువర్గే సువర్గేయజతి స్వాహకారయజతి సువర్గే స్వాహకారమితి స్వాహకారయజతి సువర్గే సువర్గేయజతి సువర్గ ఏవైవ సువర్గేయజతి సువర్గ ఏవర్గ ఏవైవ సువర్గే సువర్గ ఏవ లోకే లోక ఏవ సువర్గే సువర్గ ఏవ లోకే లోకే లోక ఏవైవ లోకే ప్రతి ప్రతిలోక ఏవైవ లోకే ప్రతి ప్రతి ప్రతిలోకే లోకే ప్రతిష్టతి తిష్టతి ప్రతిలోకే లోకే ప్రతిష్టతి తిష్టతి తిష్టతి ప్రతి ప్రతిష్టచ్చేతావంత ఏతావంతస్తిష్టతి ప్రతి ప్రతిష్టచ్చేతావంత ఏతావంత ఏతావంతస్తిష్టతి తిష్టచ్చేతావంతో వైవ ఏతావంతస్తిష్టతి తిష్టచ్చేతావంతో వై ఏతావంతో వైవ ఏతావంత ఏతావంతో వై దేవలోకా దేవలోకా వా ఏతావంత ఏతావంతో వై దేవలోకా దేవలోకా వై వై దేవలోకాస్తేషు తేషు దేవలోకా వై వై దేవలోకాస్తేషు దేవలోకాస్తేషు తేషు దేవలోకా దేవలోకాస్తేష్వే వైవ తేషు దేవలోకా దేవలోకాస్తేష్వేవా వైవ తేషు దేష్వే యథా పూర్వం యథా పూర్వమేవ తేషు దేష్వే యథా పూర్వం యథా పూర్వం యథా పూర్వమేవైవ యథా పూర్వం ప్రతి ప్రతి యథా పూర్వమేవైవ యథా పూర్వం ప్రతి యథా పూర్వం ప్రతి ప్రతి యథా పూర్వం యథా పూర్వం ప్రతి తిష్టతి తిష్టతి ప్రతి యథా పూర్వం యథా పూర్వం ప్రతి తిష్టతి యథా పూర్వమితి యథా పూర్వం ప్రతి తిష్టతి తిష్టతి ప్రతి ప్రతి తిష్టతి దేవాసురా దేవాసురాస్తిష్టతి ప్రతి ప్రతి తిష్టతి దేవాసురా దేవాసురా దేవాసురాస్తిష్టతి తిష్టతి దేవాసురా ఏష్ దేవాసురాస్తిష్టతి తిష్టతి దేవాసురా ఏష్ దేవాసురా దేవాసురా ఏషు లోకేషు లోకేష్ దేవాసురా దేవాసురా ఏషు లోకేషు దేవాసురా ఇది దేవాసురా ఏషు లోకేషు లోకేష్ లోకేష్పస్పర్ధంతాస్పర్ధం లోకేష్ లోకేష్పస్పర్ధంతాకేష్పస్పర్ధంతాస్పర్ధం లోకేషు లోకేష్పస్పర్ధంతదేస్పర్ధంతాస్పర్ధం దే దేవా దేవాస్తే స్పర్ధంతాస్పర్ధం దే దేవా దేవా దేవాస్తే దేవా ప్రయాజై ప్రజాదేర్దేవాస్తే దేవా ప్రయాజై ప్రజాజై ప్రజాదేర్దేవా దేవా ప్రజాదీరేభ్య ఏభ్య ప్రజాదేర్దేవా దేవా ప్రజాదీరేభ్య ప్రజాదీరేభ్య ఏభ్య ప్రజాదీ ప్రజాదీరేభ్యో లోకేభ్యో లోకేభ్య ఏభ్య ప్రజాదీ ప్రజాదీరేభ్యో లోకేభ్యజైరి ప్రాజై లోకేభ్యో లోకేభ్యేభ్యేభ్యో లోకేభ్యో సురాన సురాన్ లోకేభ్యేభ్యేభ్యో లోకేభ్యో సురాన్ లోకేభ్యో సురాన సురాన్ లోకేభ్యో లోకేభ్యో సురాన్ ప్రప్రాసురాన్ లోకేభ్యో లోకేభ్యో సురాన్ ప్రాసురాన్ ప్రప్రాసురాన సురాన్ ప్రాణుదంతానుదంత ప్రాసురాన సురాన్ ప్రాణుదంతానుదంతానుదంత ప్రప్రాణుదంత తత్తదనుదంత ప్రప్రాణుదంత అనుదంత తత్తదనుదంతానుదంత ప్రయాజానాం ప్రయాజానాం తదనుదంతానుదంత ప్రయాజానాం ప్రయాజానాం ప్రయాజానాం తత్తత్ప్రయాజానాం ప్రయాజత్వం ప్రయాజత్వం ప్రయాజానాం తత్తత్ప్రయాజానాం ప్రయాజత్వం ప్రయాజానాం ప్రయాజత్వం ప్రయాజత్వం ప్రయాజానాం ప్రయాజానాం ప్రయాజత్వం యస్య ప్రయాజత్వం ప్రయాజానాం ప్రయాజానాం ప్రయాజత్వం యస్య ప్రయాజానామితి ప్రయాజత్వం ప్రయాజత్వం ప్రయాజత్వం ప్రయాజత్వమితి ప్రయాజత్వం విదుషో విదుష ఏవం విదుష విదుష ఏమేవం విదుష ప్రయాజా ప్రయాజా విదుష ఏమేవం విదుష ప్రయాజా ప్రయాజా ప్రయాజా విదుషో విదుష ప్రయాజా ఇద్యంత ఇద్యంతే ప్రయాజా విదుషో విదుష ప్రయాజా ఇద్యంతే రాజా ఇద్యంత ఇద్యంతే ప్రయాజా ప్రయాజా ఇద్యంతే ప్రప్రేజ్యంతే ప్రయాజా ప్రయాజా ఇద్యంతే ప్రయాజా ఇది ప్రయాజా ఇద్యంతే ప్రప్రేజ్ ప్రైభ్యో లోకేభ్యో లోకేభ్యేభ్య ప్రైభ్యో లోకేభ్యో లోకేభ్యో లోకేభ్యేభ్యేభ్యో లోకేభ్యో భ్రాతృవ్యాన్ భ్రాతృవ్యాన్ లోకేభ్యేభ్యేభ్యో లోకేభ్యో భ్రాతృవ్యాభ్యో భ్రాతృవ్యాన్ భ్రాతృవ్యాన్ లోకేభ్యో లోకేభ్యో భ్రాతృవ్యాన్ ఉదతే ఉదతే భ్రాతృవ్యాన్ లోకేభ్యో లోకేభ్యో భ్రాతృవ్యాన్ ఉదతే భ్రాతృవ్యాన్ ఉదతే నుదతే భ్రాతృవ్యాన్ భ్రాతృవ్యాన్ ఉదతే విక్రామం విక్రామం ఉదతే భ్రాతృవ్యాన్ భ్రాతృవ్యాన్ ఉదతే విక్రామం ఉదతే విక్రామం అవిక్రామం ఉదతే ఉదతే విక్రామం జహోతి జహోత్య విక్రామం ఉదతే ఉదతే విక్రామం జహోతి విక్రామం జహోతి జహోత్య విక్రామం అవిక్రామం జహోత్య విజిత్యాభిజిత్యై జహోత్య విక్రామం అవిక్రామం జహోత్య ప్రయాజానా ప్రయాజానా మిథునం యోజో మిథునం ప్రయాజానా ప్రయాజానా మిథునం యోజో మిథునం ప్రయాజానా ప్రయాజానా మిథునం యోజో మిథునం మిథునయ్య ఏమేవ్యో మిథునం మిథునయ్య ఏమేవ్యోజ ఏం వేద వేదైవ్యోజ ఏం వేద ఏం వేద వేదైవమేం వేద ప్రప్రవేదైవమేం వేద ప్రేద ప్రప్రవేద వేద ప్రజయా ప్రజయా ప్రవేద వేద ప్రజయా ప్రజయా ప్రజయా ప్రజయా పశుభిర్ ప్రజయా ప్రజయా ప్రజయా ప్రజయా పశుభిర్మిసమే పశుభి ప్రజయాసమేర్మిసనై పశుభి పదుభిర్మిసనైర్జాయతే జాయతే మిథునై పశుభి పదుభిర్మిసనైర్జాయతే పశుభిర్జాయతే జాయతే మిథునైర్మిథునైర్జాయతే దేవానా దేవానా జాయతేర్జాయతే దేవానా బాహనిష్టాహనిష్టా వై దేవానా బాహనిష్టాహనిష్టా వై బాహనిష్టా దేవత దేవత అనిష్టా వై బాహనిష్టా దేవత అనిష్టా దేవత దేవత అనిష్టా అనిష్టా దేవత ఆసన్నాసం దేవత అనిష్టా అనిష్టా దేవత ఆసన్న దేవత ఆసన్నాసం దేవత దేవత ఆసన్నథాసం దేవత దేవత ఆసన్నథాసన్నథా సన్నా సన్నథాసురా అసురా అథా సన్నా సన్నథాసురా అసురా యజ్ఞం యజ్ఞమసురా అసురా యజ్ఞమ జిఘ్రాగో సన్న జిఘ్రాగో సన యజ్ఞమసురా అసురా యజ్ఞమ జిఘ్రాగో సన్నిఘాగోం సంత జిఘాగోం సన్ జిఘాగో సంతే దేవా దేవాస్తే జిఘాగో సన్న జిఘాగో సంతే దేవా దేవా దేవాస్తే దేవా గాయత్రీం గాయత్రీం దేవాస్తే దేవా గాయత్రీ దేవా గాయత్రీం గాయత్రీం దేవా దేవా గాయత్రీం విధి గాయత్రీం దేవా దేవా గాయత్రీం గాయత్రీం విధి గాయత్రీం గాయత్రీం వ్యౌహన్నోహను విగాయత్రీం గాయత్రీం వ్యౌహన్ వ్యౌహన్నోహను వివ్యౌహన్ పంచ పంచౌహను వివ్యౌహన్ పంచౌహన్ పంచ పంచౌహన్నోహన్ పంచాక్షరాణ్యక్షరాణి పంచౌహన్నోహన్ పంచాక్షరాణి పంచాక్షరాణ్యక్షరాణి పంచ పంచాక్షరాణి ప్రాచీనాని ప్రాచీనాన్యక్షరాణి పంచ పంచాక్షరాణి ప్రాచీనాని అక్షరాణి ప్రాచీనాని ప్రాచీనాన్యక్షరాణ్యక్షరాణి ప్రాచీనాని త్రీణి త్రీణి ప్రాచీనాన్యక్షరాణ్యక్షరాణి ప్రాచీనాని త్రీణి ప్రాచీనాని త్రీణి త్రీణి ప్రాచీనాని ప్రాచీనాని త్రీణి ప్రదీతీనాని ప్రదీతీనాని త్రీణి ప్రాచీనాని ప్రాచీనాని త్రీణి ప్రదీతీనాని త్రీణి ప్రదీచీనాని ప్రదీచీనాని త్రీణి త్రీణి ప్రదీచీనాని తతస్తత ప్రదీచీనాని త్రీణి త్రీణి ప్రదీచీనాని తత ప్రదీచీనాని తతస్తత ప్రదీచీనాని ప్రదీచీనాని తతో వర్మ వర్మ తత ప్రదీచీనాని ప్రదీచీనాని తతో వర్మ వర్మ వర్మ తతస్తతో వర్మ యజ్ఞాయ యజ్ఞాయ వర్మ తతస్తతో వర్మ యజ్ఞాయ వర్మ యజ్ఞాయ యజ్ఞాయ వర్మ వర్మ యజ్ఞాయాభవద భవద్ యజ్ఞాయ వర్మ వర్మ యజ్ఞాయాభవద్ యజ్ఞాయాభవద భవద్ యజ్ఞాయ యజ్ఞాయాభవద్ వర్మ వర్మాభవద్ యజ్ఞాయ యజ్ఞాయాభవద్ వర్మ భవద్ వర్మ వర్మాభవద భవద్ వర్మ యజమానాయ యజమానాయ వర్మాభవద భవద్ వర్మ యజమానాయ యజమానాయ యజమానాయ వర్మ వర్మ యజమానాయ యజమానాయ వర్మ వర్మ యజమానాయ యజమానాయ యజమానాయ ప్రయాజాను యాజా ప్రయాజాను యాజా యజమానాయ ప్రయాజాను యాజా ప్రయాజాను యాజా ప్రయాజాను యాజా ప్రయాజాను యాజా ఇచ్చింద ఇచ్చిందే ప్రయాజాను యాజా ప్రయాజాను యాజా ఇచ్చిందే ప్రయాజాను యాజా ఇచ్చింద ఇచ్చిందే ప్రయాజాను యాజా ప్రయాజాను యాజా ఇచ్చిందే వర్మ వర్మే ఇచ్చిందే ప్రయాజాను యాజా ప్రయాజాను యాజా ఇచ్చిందే వర్మ యాజాను యాజా ఇది ప్రయాజా అను యాజా ఇచ్చిందే వర్మ వర్మేద్యంత ఇద్యం దేవర్మైవైవ వర్మేద్యంత ఇద్యం దేవర్మైవ దేవ దత్త దేవైవ తద్యజ్ఞాయ జిజ్ఞాజ తదేవైవ తద్యజ్ఞాయ జిజ్ఞాజ క్రియతే క్రియతే జిజ్ఞాజ జిజ్ఞాజ క్రియతే వర్మ వర్మ క్రియతే జిజ్ఞాజ జిజ్ఞాజ క్రియతే వర్మ వర్మ వర్మ క్రియతే క్రియతే వర్మ యజమానాయ వర్మ వర్మ యజమానాయ భ్రాతృవ్యాభిభూత్యై వర్మ వర్మ యజమానాయ భ్రాతృవ్యాభిభూత్యై యజమానాయ భ్రాతృవ్యాభిభూత్యై భ్రాతృవ్యాభిభూత్యై తస్మాద్భ్రాతృవ్యాభిభూత్యై తస్మాద్వరు సంవరు సంతస్మాద్భ్రాతృవ్యాభిభూత్యై భ్రాతృవ్యాభిభూత్యై తస్మాద్వరు సంభ్రాతృవ్యాభిభూత్యాభిభూత్యై తస్మాద్వరు సంవరు సంతస్మాత్వరు సంపురస్తరు పురస్తర్షీయ పశ్చాద్వర్షీయ పశ్చాద్వర్షీయ హ్రసీయ పశ్చాద్వర్షీయ దేవాదేవా హ్రసీయ పశ్చాద్వర్షీయోదేవా స్వాహాకారేణ స్వాహాకారేణ ప్రజాజేషు ప్రజాజేషు స్వాహాకారేణ స్వాహాకారేణ ప్రజాజేషు యజ్ఞం యజ్ఞం ప్రజాజేషు స్వాహాకారేణ స్వాహాకారేణ ప్రజాజేషు యజ్ఞం స్వాహాకారేణేది స్వాహాకారేణ యజ్ఞం యజ్ఞం ప్రజాజేషు ప్రజాజేషు యజ్ఞకో సద్స్థాప్యకో సద్స్థాప్య యజ్ఞం ప్రజాజేషు ప్రజాజేషు యజ్ఞకో సద్స్థాప్యేష్మితి ప్రజాజేషు యజ్ఞకో సద్స్థాప్యకో సద్స్థాప్య యజ్ఞం యజ్ఞకో సద్స్థాప్యమవశ్యం అవశ్యం సద్స్థాప్య యజ్ఞం యజ్ఞ సద్స్థాప్యమవశ్యం సద్స్థాప్యమవశ్యం అవశ్యం స్వాహాకారేణ ప్రజాజేషు ప్రజాజేషు స్వాహాకారేణ తంతగ్ని స్వాహాకారేణ ప్రజాజేషు స్వాహాకారేణ ప్రజాజేషు ప్రజాజేషు స్వాహాకారేణ స్వాహాకారేణ ప్రజాజేషు సగుంసం ప్రజాజేషు స్వాహాకారేణ స్వాహాకారేణ ప్రజాజేషు స్వాహాకారేణేతి స్వాహాకారేణ ప్రజాజేషు సగుంసం ప్రజాజేషు ప్రజాజేషు సమస్థాపయన్ స్థాపయన్ ప్రజాజేషు ప్రజాజేషు సమస్థాపయన్ స్థాపయన్ సగుం సమస్థాపయన్ విద్య స్థాపయన్ యజ్ఞం యజ్ఞం ఛిందంతి యజ్ఞం ఛిందంతి ఛిందంతి యత్ స్వాహాకారేణ స్వాహాకారేణ ఛిందంతి ఛిందంతి యత్ స్వాహాకారేణ స్వాహాకారేణ స్వాహాకారేణ యద్యత్ స్వాహాకారేణ ప్రజాదేషు ప్రజాదేషు స్వాహాకారేణ యద్యత్ స్వాహాకారేణ ప్రజాదేషు స్వాహాకారేణ ప్రజాదేషు ప్రజాదేషు స్వాహాకారేణ స్వాహాకారేణ ప్రజాదేషు సగ్గుస్థాపయంతి సగ్గుస్థాపయంతి ప్రజాదేషు స్వాహాకారేణ స్వాహాకారేణ ప్రజాదేషు సగ్గుస్థాపయంతి స్వాహాకారేణేతి స్వాహాకారేణ ప్రజాదేషు సగ్గుస్థాపయంతి సగ్గుస్థాపయంతి ప్రజాదేషు ప్రజాదేషు సగ్గుస్థాపయంతి ప్రజాజాన్ ప్రజాజాన్ సగ్గుస్థాపయంతి ప్రజాదేషు ప్రజాదేషు సగ్గుస్థాపయంతి ప్రజాజాయేష్ ప్రజాదేషు స్థాపయంతి ప్రజాజాన్ ప్రజాజాన్ సగ్గుస్థాపయంతి సగ్గుస్థాపయంతి ప్రజాజానిష్ట్రేష్ట్రా ప్రజాజాన్ సగ్గుస్థాపయంతి సగ్గుస్థాపయంతి ప్రజాజానిష్ట్రాపయంతేతి సంస్థాపయంతి ప్రజానిష్ట్రేష్ట్రా ప్రజాజాన్ ప్రజాజానిష్ట్రా హరీగుంషి హరీగుంషీష్ట్రా ప్రజాజాన్ ప్రజాజానిష్ట్రా హరీగుంషి ప్రజాజానితి ప్రజాజా హరీగుంషి హరీగుంషి శ్రేష్టాహవీగుష్యభ్యభిహవీగుంశ్యభిగారయతి గారయత్యభిరవీగుంశ్యభిగుంశ్యభిగారయతి సాధారణం కురుతే సాధారణం కురుతే తస్మాత్ తస్మాత్ చక్షుషే యజతి యజతి చక్షుషీ ఏవైవ చక్షుషీ యజతి యజతి చక్షుషీ ఏవాషీ ఏవైవ చక్షుషీ చక్షుషీ లోకయోర్

భాగస్ జుషాణేన జుషాణేనాద్యభాగస్జుషాణేనాద్యభాగస్జుషాణేనాద్యభాగస్జుషాణేనాద్యభాగస్జుషాణేన యజతి యజతి జుషాణేనాద్యభాగస్జుషాణేన యజతి యజతి జుషాణేన జుషాణేన యజతి తేన తేన యజతి జుషాణేన జుషాణేన యజతి తేన సప్తపదాగో సప్తపదాంతే శక్వరీ సప్తపదాంతే శక్వరీ సప్తపదామితి సప్త పదా భ్రాతృయాన్ భ్రాతృయాన్ ప్రభ్రాతృయాన్ ప్రభ్రాతృయాన్ ప్రభ్రాతృయాన్ ప్రణుదతే ప్రణుదతే నుదతే ప్రభ్రాతృవ్యాన్ భ్రాతృవ్యాన్ ప్రణుదతే నుదతే నుదతే ప్రణుదత ఉపరిష్టాల్లక్ష్మోపరిష్టాల్లక్ష్మానుదతే ప్రణుదత ఉపరిష్టాల్లక్ష్మానుదత ఉపరిష్టాల్లక్ష్మోపరిష్టాల్లక్ష్మానుదతే నుదత ఉపరిష్టాల్లక్ష్మాజాద్యాజ్యోపరిష్టాల్లక్ష్మానుదతే నుదత దృశ్యమానాన్యనిశ్యమానాన్యనిశ్యమానానేవ ప్రతి ప్రత్యేవ దృశ్యమానాన్యనిశ్యమానానేవ ప్రతి అనువాక్యా భవతి తస్మాత్ పూర్వాధ్యేన పూర్వాధ్యేన తస్మాత్ భవతి భవతి తస్మాత్ పూర్వాధ్యేన పూర్వార్థేన పూర్వార్థేన తస్మాత్ తస్మాత్ పూర్వార్థేన నట్వాన్ నట్వాన్ పూర్వార్థేన తస్మాత్ తస్మాత్ పూర్వార్థేన నట్వాన్ నట్వాన్ నట్వాన్ పూర్వార్థేన పూర్వార్థేన నట్వాన్ భునక్తి భునక్తి నట్వాన్ పూర్వార్థేన పూర్వార్థేన నట్వాన్ భునక్తి పూర్వార్థేనేతి పూర్వార్థేన నట్వాన్ భునక్తి భునక్తి నట్వాన్ నట్వాన్ భునక్తి వరిస్తాల్ లక్ష్మో వరిస్తాల్ లక్ష్మా భునక్తి నట్వాన్ నట్వాన్ భునక్తి వరిష్టాల్ లక్ష్మా వరిష్టాల్ లక్ష్మ వరిష్టాల్ లక్ష్మ భునక్తి భునక్తి వరిష్టాల్ లక్ష్మ జాత్యా జాత్యో వరిష్టాల్ లక్ష్మ భునక్తి భునక్తి వరిష్టాల్ లక్ష్మ జాత్యా వరిష్టాల్ లక్ష్మ జాత్యా జాత్యో వరిష్టాల్ లక్ష్మ వరిష్టాల్ లక్ష్మ జాత్యా తస్మాత్ తస్మాత్ జాత్యో వరిష్టాల్ లక్ష్మ వరిష్టాల్ లక్ష్మ జాత్యా తస్మాత్ వరిష్టాల్ లక్ష్మేత్య వరిష్టాల్ జాత్యా తస్మాత్ తస్మాత్ జాత్యా జాత్యా తస్మాత్ జఘనాధ్యేన జఘనాధ్యేన తస్మాత్ జాత్యా జాత్యా తస్మాత్ జఘనాధ్యేన జఘనాధ్యేన జఘనాధ్యేన తస్మాత్ తస్మాత్ జఘనాధ్యేన ధేనుధ్యేన జఘనాధ్యేన తస్మాత్ తస్మాత్ జఘనాధ్యేన ధేను జఘనాధ్యేన ధేనుభ్యేన జఘనాధ్యేన జఘనాధ్యేన ధేనుర్యోయో ధేను జఘనాధ్యేన జఘనాధ్యేన ధేనుర్యేనేతి జఘనాధ్యేన ధేనుర్యోయో ధేనుర్ధేనుర్య ఏమేమయ్యో ధేనుర్ధేనుర్య ఏమేమయ్యోం వేద వేదైవేదైవేదం వేద భుంక్తో భుంక్తో వేదైవేదం వేద భుంక్త భుంక్త ఏన మేత భేత వేనం భుంక్త భుంక్త ఏన మేత వేత వజ్ర వజ్ర ఏతావేత వజ్ర ఆద్యమాద్యం వజ్ర ఏతావేత వజ్ర ఆద్యం వజ్రాజ్యమాజ్యం వజ్ర వజ్ర ఆజ్యం వజ్ర వజ్ర ఆజ్యం వజ్ర ఆద్యం వజ్ర వజ్ర ఆజ్యం వజ్ర భాగవాద్య భాగ వజ్ర ఆద్యమాజ్యం వజ్ర ఆద్య భాగ వజ్రాజ్య భాగ వాజ్య భాగ వజ్ర వజ్ర ఆజ్య భాగ వజ్ర వజ్ర ఆజ్య భాగ వజ్ర వజ్ర ఆజ్య భాగ వజ్ర ఆద్య భాగ వజ్ర వజ్ర ఆద్య భాగ వాజ్య భాగ వజ్ర బృహత్కారో బృహత్కారో వజ్ర ఆద్య భాగ వాజ్య భాగ వజ్ర బృహత్కార ఆద్య భాగ విద్యాజ్య భాగో బృహత్కారో వజ్రో వజ్ర బృహత్కారస్త్రవృతం ద్రవృతం బృహత్కారో వజ్ర వజ్ర బృహత్కారస్త్రవృతం బృహత్కారస్త్రివృతమే సంభృత్య సంభృత్య వజ్రం వజ్రగో సంభృత్య భ్రాతృజాయ భ్రాతృజాయ సంభృత్య వజ్రం వజ్రగో సంభృత్య భ్రాతృజాయ భ్రాతృజాయ భ్రాతృజాయ సంభృత్య సంభృత్య భ్రాతృజాయ ప్రభ్రాతృజాయ సంభృత్య సంభృత్య భ్రాతృజాయ ప్రభృత్యేతిజ ప్రభ్రాతృజాయ భ్రాతృజాయ ప్రభ్రాతృజాయ భ్రాతృజాయ ప్రహరతి హరది హరది ప్రహరత్యజం భట్కారమజం భట్కారగో హరది ప్రహరత్యజం భట్కారం హరత్యశం భట్కారమజం భట్కారగో హరది హరత్యశం భట్కారమగూర్యాగూర్యాశం భట్కారగో హరది హరత్యశం భట్కారమగూర్యాజం భట్కారమగూర్యాగూర్యాజం భట్కారమజం భట్కారమగూర్యమధ్వరణమగూర్యాజం భట్కారమజం పురాణవాక్యాక్యాక్యాక్యాక్యాక్యాక్యాక్యాక్యాక్యాక్యాక్యాక్యాక్యాక్యాక్యాక్యాక్యాక్యాక్యాక్యాక్యాక్యాక్యాక్యాక్యాక్యాక్యాక్యాక్యాక్యాక్యాక్యాక్యాక్యాక్యాక్యాక్యాక్యాక్యాక్యాక్యాక్యాక్యాక్యాక్యాక్యాక్యాక్యాక్యాక్యాక్యాక్యాక్యాక్యాక్యాక్యాక్యాక్యాక్యాక్యాక్యాక్యాక్యాక్యాక్యాక్యాక్యాక్యాక్యాక్యాక్యాక్యాక్యాక్యాక్యాక్యాక్యాక్యాక్యాక్యాక్యాక్యాక్యాక్యాక్యాక్యాక్యాక్యాక్యాక్యాక్యాక్యాక లోకా లోకా ఏష్ వై వైష్ లోకేషు లోకేష్వేవైష్వేష్వేవ లోకేషు దేవలోకేషు లోకేష్వేవైవ లోకేషు ప్రతి ప్రతి లోకేష్వేవైవ లోకేషు ప్రతి లోకేషు ప్రతి ప్రతి లోకేషు లోకేషు ప్రతి నిష్ఠతి నిష్ఠతి ప్రతి లోకేషు లోకేషు ప్రతి నిష్ఠతి నిష్ఠతి నిష్ఠతి ప్రతి ప్రతి నిష్ఠతి చతుష్పదా చతుష్పదా నిష్ఠతి ప్రతి ప్రతి నిష్ఠతి చతుష్పదా చతుష్పదా చతుష్పదా నిష్ఠతి నిష్ఠతి చతుష్పదా జాజ్యా జాజ్యా చతుష్పదా నిష్ఠతి నిష్ఠతి చతుష్పదా జాజ్యా చతుష్పదా జాజ్యా జాజ్యా చతుష్పదా చతుష్పదా జాజ్యా చతుష్పద చతుష్పదో జాజ్యా చతుష్పదా చతుష్పదా జాజ్యా చతుష్పద చతుష్పదే చతు జాజ్యా చతుష్పద చతుష్పదో జాజ్యా జాజ్యా చతుష్పద ఏవైవ చతుష్పదో జాజ్యా జాజ్యా చతుష్పద ఏవ చతుష్పద ఏవైవ చతుష్పద చతుష్పద ఏ పశూన్ పశూనేవ చతుష్పద చతుష్పదేవ పశూన్ పశూనేవ ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి జాతయామ మమాజ్యమాజ్యమజాతయామగో ప్రజాపత్యం ప్రజాపత్యం ప్రజాపత్యమిది ప్రజాపత్యం ప్రజాపత్యమిది బ్రూజాత్ బ్రూజాది ప్రజాపత్యం ప్రజాపత్యమిది బ్రూజాపత్యమిది బ్రూజాత్ బ్రూజాది బ్రూజాత జాతజామా జాతజామా బ్రూజాది బ్రూజాత జాతజామా ఛందాగుంసి ఛందాగుస్ ఛందాగుస్ ఛందాగుస్ ఛందాగుస్ ఛందాగుస్ ప్రీణాది ప్రీణాది తప్ప్రీణాది తాని తాని ప్రీణాది తప్ప్రీణాది తాని ప్రీణాది ధాన్య ప్రీతాని ప్రీతాన్య తాని ధాన్య ప్రీతాని ప్రీతాని దేవేభ్యో దేవేభ్య ప్రీతాని ప్రీతాని దేవేభ్యో హవ్యకో హవ్యం దేవేభ్య ప్రీతాని ప్రీతాని దేవేభ్యో హవ్యం దేవేభ్యో హవ్యకో హవ్యం దేవేభ్యో దేవేభ్యో హవ్యం వహంతి వహంతి హవ్యం దేవేభ్యో దేవేభ్యో హవ్యం వహంతి హవ్యం వహంతి వహంతి హవ్యకో హవ్యం వహంతి అంగిరసోంగిరసో వహంతి హవ్యకో హవ్యం వహంతి అంగిరసోంగిరసో వహంతి వహంతింగిరసో వై వా అంగిరసో వహంతి వహంతింగిరసో అంగిరసో వై వా అంగిరసో అంగిరసో వా ఇత ఇతో వా అంగిరసోంగిరసో వా ఇత ఇతో వై వా ఇత ఉత్తమా ఉత్తమా ఇతో వై వా ఇత ఉత్తమా ఉత్తమా ఉత్తమా ఇత ఇత ఉత్తమా సువర్గో సువర్గముత్తమా ఇత ఇత ఉత్తమా సువర్గం సువర్గం సువర్గముత్తమా ఉత్తమా సువర్గం లోకం లోకము సువర్గముత్తమా ఉత్తమా సువర్గం లోకం ఉత్తమా ఇత్యుతో ఉత్తమా లోకం లోకము సువర్గము సువర్గం లోకమాయన్నాయన్ లోకము సువర్గము సువర్గం లోకమాయన్ సువర్గమితి సువహాగం లోకమాయన్నాయన్ లోకం లోకమాయన్ తత్తదాయన్ లోకం లోకమాయన్ తదాయన్ తత్తదాయన్నాయన్ తదృశయస్తదాయన్నాయన్ తదృశయ క్షయస్తత్తదృశయో యజ్ఞవాస్తు పశ్యన్ ప్రియస్వ ప్రియస్వాగ్నయే ప్రవన్న ప్రవన్నగ్నయే ప్రియస్వాగ్నయే ఉపరిష్టాదుపరిష్టాదిరేత్యుపరిష్టాదభ్యజ్యాభ్యజ్యోపరిష్టాదుపరిష్టాదభ్యజ్యాసస్త మాగుంసేనాస్తి ఛన్నం ఛన్నమస్తి మాగుంసేన మాగుంసేనాస్తి ఛన్నం ఛన్నమస్తి ఛన్నం వేదేన వేదేన ఛన్నం ఛన్నం వేదేనాభ్యవిభేదేన ఛన్నం ఛన్నం వేదేనాభ్యవిభేదేన వేదేనాభివాసయతి ేతాన్వ్వేతాన్వ్వేతాన్వ్వేతాన్వ్వేతాన్వ్వేతాన్వ్వేతాన్వ్వేతాన్వ్వేతాన్వ్వేతాన్వ్వేతాన్వ్వేతాన్వ్వేతాన్వ్వేతాన్వ్వేతాన్వ్వేతాన్వ్వేతాన్వ్వేతాన్వ్వేతాన్వ్వేతాన్వ్వేతాన్వ్వేతాన్వ్వేతాన్వ్వేతాన్వ్వేతాన్వ్వేతాన్వ్వేతాన్వ్వేతాన్వ్వేతాన్వ్వేతాన్వ్వేతాన్వ్వేతాన్వ్వేతాన్వ్వేతాన్వ్వేతాన్వ్వేతాన్వ్వేతాన్వ్వేతాన్వ్వేతాన్వ్వేతాన్వ్వేతాన్వ్వేతాన్వ్వ ద్వౌ మాసౌ మాసౌ ద్వౌ ద్వౌ మాసౌ సంవత్సరస్య సంవత్సరస్య మాసౌ ద్వౌ ద్వౌ మాసౌ సంవత్సరస్య మాసౌ సంవత్సరస్య సంవత్సరస్య మాసౌ మాసౌ సంవత్సరస్యానవేతావనవేతౌ సంవత్సరస్య మాసౌ మాసౌ సంవత్సరస్యానవేతౌ సంవత్సరస్యానవేతావనవేతౌ సంవత్సరస్య సంవత్సరస్యానవేతౌ స్యాతాగు స్యాతావనవేతౌ సంవత్సరస్య సంవత్సరస్యానవేతౌ స్యాతావత్సరస్యేతిదం వేతౌ స్యాతాగు స్యాతామనవేతామనవేతౌ స్యాతామథాథ స్యాతామనవేతావనవేతౌ స్యాతామథామవేతామథాథ స్యాతాగు స్యాతామథ యజమానో యజమానోథ స్యాతాగు స్యాతామథ యజమానః యజమానోయజమానోథాథ యజమానః యజమానః ప్రమీయేత మీయేత ప్రయజమానో యజమానః ప్రమీయేత ప్రమీయేత సంఖ్యాయ సంఖ్యాయ మీయేత ప్రక్రమీయేత సంఖ్యాయ మీయేత సంఖ్యాయ మీయేత మీయేత సంఖ్యాయో సంఖ్యాయోద్వాసీతి వాసయతిమానస్య వాసయతి వాసయతి యజమానస్య గోపీఠాయ గోపీఠాయ యజమానస్య వాసయతి వాసయతి యజమానస్య గోపీఠాయమానస్య గోపీఠాయ గోపీఠాయ యజమానస్య యజమానస్య గోపీఠాయ యది గోపీఠాయ యజమానస్య యజమానస్య గోపీఠాయ యది గోపీఠాయ యది యది గోపీఠాయ గోపీఠాయ యది గోపీఠాయ గోపీఠాయ ఏతన్నశ్యతి నశ్యత్యేతదేతన్నశ్యతి యద్యన్నశ్యత్యేతదేతన్నశ్య ప్రహర్ష్యన్ ప్రహర్ష్యన్ ధాతుమ్యాయ భాగ్రువ్యాయ ప్రహర్ష్యన్ స్తంభయుస్తంభయు ప్రహర్ష్యన్ ధాతుమ్యాయ భాగ్రువ్యాయ ప్రహర్ష్యన్ స్తంభయు ప్రహర్ష్యన్ స్తంభయుస్తంభయు ప్రహర్ష్యన్ ప్రహర్ష్యన్ స్తంభయుర్హరతి హరతి స్తంభయు ప్రహర్ష్యన్ ప్రహర్ష్యన్ స్తంభయుర్హరతి ప్రహర్ష్యన్ స్తంభయుర్హరతి హరతి స్తంభయుస్తంభయుర్హరత్యేతావత్యేతావతీ హరతి స్తంభయుస్తంభయుర్హరత్యేతావతి హరత్యేతావత్యేతావతి హరతి హరత్యేతావతి వై వా ఏతావతి హరతి హరత్యేతావతి వై ఏతావతి పృథివీ పృథివీ వై వై పృథివీ యావతి యావతి పృథివీ వై వై పృథివీ యావతి యావతి యావతి పృథివీ పృథివీ యావతి వేదుర్వేదరి యావతి పృథివీ పృథివీ యావతి వేది యావతి వేదుర్వేదరి యావతి యావతి వేదిస్తస్యా వేదరి యావతి యావతి వేదిస్తస్యా భ్రాతృవ్యం భ్రాతృవ్యమేవైవ భ్రాతృవ్యం నిర్భ్రాతృవ్యమేవైవ భ్రాతృవ్యం నిర్భజతి భజతి నిర్భజతి తస్మాత్ నిర్భజతి తస్మాత్ తస్మాన్న తస్మాత్ తస్మాన్నా భాగమ భాగన్న తస్మాత్ తస్మాన్నా భాగం భాగమ భాగన్న భాగం నిర్నిర భాగం భాగం భాగం నిర్భజంతి భజంతి నిరభాగమ భాగం నిర్భజంతి భజంతి భజంతి భజంతి భజంతి త్రిరుహరతి హరతి త్రిర్భజంతి భజంతి త్రిరుహరతి త్రయోహరతి హరతి త్రయ ఇమ ఇమే త్రయోహరతి హరతి త్రయ ఇమే ఇమే లోకా లోకా ఇమ ఇమే లోకా ఏభ్యో లోకా ఇమ ఇమే లోకా ఏభ్య ఏభ్యో లోకా ఏభ్య ఏవైవైభ్య లోకా ఏభ్య ఏవైభ్య ఏవై నమేనమే వైభ్య ఏభ్య ఏవైన లోకేభ్యో లోకేభ్యోకేభ్యోకేభ్యో నిర్భజతి భజతి నిర్భజతి తూష్ణీం తూష్ణీం భజతి నిర్భజతి తూష్ణీ తూష్ణీం తూష్ణీం భజతి భజతి తూష్ణీం చతుర్థం చతుర్థం తూష్ణీం భజతి భజతి తూష్ణీం చతుర్థం తూష్ణీం చతుర్థం చతుర్థం తూష్ణీం తూష్ణీం చతుర్థగో హరతి హరతి చతుర్థం తూష్ణీం తూష్ణీం చతుర్థగో హరతి హరతి హరతి చతుర్థం చతుర్థగో హరత్య పరిమితాత పరిమితాహరతి చతుర్థం చతుర్థగో హరత్య పరిమితాహరత్య పరిమితాత పరిమితాహరతి హరత్య పరిమితా దేవైవా పరిమితాహరతి హరత్య పరిమితా దేవా పరిమితా దేవైవా పరిమితాత పరిమితా దేవైన మేనమేవా పరిమితాత పరిమితా దేవైనం అపరిమితాదిత్య పరిమితాత దేవైన మేనమేవైవై నందిరేనమేవైవై నందిహి నందిర్నిరేనమే భజతి నిరేనమే నందిర్భజతి భజతి భజతి భజత్యుద్భజతి భజత్యుద్భ్రంతి హంత్యుద్భజతి భజత్యుద్భ్రంతి హంతి యద్యద్భ్రంతి హంతి యదేవైవ్రంతి హంతి యదేవాస్యా అమేధ్యమేధ్యమస్యా ఏవైవాస్యా అమేధ్యం అమేధ్యం తత్తదమేధ్యమస్యామేధ్యం తదపాపతదమేధ్యమేధ్యం తదపాపతత్తదపహంతి హంజపాపహంజ్యుదుద్ధంజపాపహంజ్యుదు హంజ్యుదుద్ధంతి హంజుద్ధంతి హంజుద్ధంతి హంజుద్ధంతి ఉద్ధంతి హంజుదుద్ధ దుర్ధంది తస్మాత్ తస్మాద్ధంది దుర్ధంది తస్మాత్ తస్మాద్ధంది ఔషధయ తస్మాదోషధయ పరా పరౌషధయస్తస్మాదోషధయ పరా ఔషధయ పరా పరౌషధయ ఔషధయ పరా భవంతి భవంతి పరౌషధయ ఔషధయ పరా భవంతి పరా భవంతి భవంతి పరా పరా భవంతి మూలం మూలం భవంతి పరా పరా భవంతి మూలం భవంతి మూలం మూలం భవంతి భవంతి మూలం క్షణత్తి క్షణత్తి మూలం భవంతి భవంతి మూలం క్షణత్తి మూలం క్షణత్తి క్షణత్తి మూలం మూలం క్షణత్తి భ్రాతృవ్యస్య భ్రాతృవ్యస్య క్షణత్తి మూలం మూలం క్షణత్తి భ్రాతృవ్యస్య భ్రాతృవ్యస్య భ్రాతృవ్యస్య మూలం మూలమేవ భ్రాతృవ్యస్య భ్రాతృవ్యస్యైవ మూలం మూలం మూలమేవైవ మూలం క్షణత్తి క్షణత్తి మూలమేవైవ మూలం క్షణత్తి మూలం క్షణత్తి క్షణత్తి మూలం మూలం క్షణత్తి పితృదేవత్యా పితృదేవత్యా క్షణత్తి మూలం మూలం క్షణత్తి పితృదేవత్యా పితృదేవత్యా పితృదేవత్యా క్షణత్తి క్షణత్తి పితృదేవత్యా ఖాతాది ఖాతా పితృదేవత్యా పితృదేవత్యా పితృదేవత్యా ఖాతే జతి మియతీమతి ఖాతా పితృదేవత్యా పితృదేవత్యాతి ఖాతే జతి మియతీమతి ఖాతా ఖాతే జతి ఖనతి ఖనతి జతీమతి ఖాతా ఖాతే జతి ఖనతి ఖనతి ఖనతి జతి మియతి ఖనతి ప్రజాపతినా ప్రజాపతినా ఖనతి జతి మియతి ఖనతి ప్రజాపతినా ప్రజాపతినా ప్రజాపతినా ఖనతి ఖనతి ప్రజాపతినా యజ్ఞముఖేన ప్రజాపతినా ఖనతి ఖనతి ప్రజాపతినా యజ్ఞముఖేన ప్రజాపతినా యజ్ఞముఖేన యజ్ఞముఖేన ప్రజాపతినా ప్రజాపతినా యజ్ఞముఖేన సంహితాగో సంహితాయి యజ్ఞముఖేన ప్రజాపతినా ప్రజాపతినా యజ్ఞముఖేన సంహిత ప్రజాపతినేతి ప్రజాపతినా యజ్ఞముఖేన సంహితాగో సంహితాయి యజ్ఞముఖేన యజ్ఞముఖేన సంహితామా సంహితాయి యజ్ఞముఖేన యజ్ఞముఖేన సంహితామా సంహితామా సంహితాగో సంహితామా ప్రతిష్టాయై ప్రతిష్టాయా ఆ సంహితాగో సంహితామా ప్రతిష్టాయై ప్రతిష్టాయై ప్రతిష్టాయా ఆ ప్రతిష్టాయై ఖనతి ఖనతి ప్రతిష్టాయా ఆ ప్రతిష్టాయై ఖనతి నిష్టాయై ఖనతి ఖనతి ప్రతిష్టాయై ప్రతిష్టాయై ఖనతి యజమానం యజమానం ఖనతి ప్రతిష్టాయై ప్రతిష్టాయై ఖనతి యజమానం ప్రతిష్టాయా ఇది ప్రతిష్టాయై యజమానం యజమానం ఖనతి ఖనతి యజమానమేవైవ యజమానం ఖనతి ఖనతి యజమానమేవ యజమానమేవైవ యజమానం యజమానమేవ ప్రతిష్టాం ప్రతిష్టామేవ యజమానం యజమానమేవ ప్రతిష్టాం ప్రతిష్టామేవైవ ప్రతిష్టాంగమయతి గమయతి ప్రతిష్టామేవైవ ప్రతిష్టాంగమయతి ప్రతిష్టాంగమయతి గమయతి ప్రతిష్టాం ప్రతిష్టాంగమయతి దక్షిణతో దక్షిణతో గమయతి ప్రతిష్టాం ప్రతిష్టాంగమయతి దక్షిణతామితి ప్రతిష్టామయతి దక్షిణతో దక్షిణతో గమయతి గమయతి దక్షిణతో వర్షీయసీం వర్షీయసీం దక్షిణతో గమయతి గమయతి దక్షిణతో వర్షీయసీతో వర్షీయసీం వర్షీయసీం దక్షిణతో దక్షిణతో వర్షీయసీం కరోతి కరోతి వర్షీయసీం దక్షిణతో దక్షిణతో వర్షీయసీం కరోతి వర్షీయసీం కరోతి కరోతి వర్షీయసీం వర్షీయసీం కరోతి దేవైదనస్య దేవైదనస్య కరోతి వర్షీయసీం వర్షీయసీం కరోతి దేవైదనస్య కరోతి దేవైదనస్య దేవైదనస్య కరోతి కరోతి దేవైదనస్యైవైవ దేవైదనస్య కరోతి కరోతి దేవైదనస్యైవ దేవైదనస్యైవైవ దేవైదనస్య దేవైదనస్యైవ రూపకం రూపమేవ దేవైదనస్య దేవైదనస్యైవ రూపం రూపకం రూపమేవైవ రూపమకరకా రూపమేవైవ రూపమక రూపమకరకా రూపకం రూపమక పురీషవతీం పురీషవతీం రూపకం రూపమక పురీషవతీం పురీషవతీం మకర కపురీషవతీం కరోతి కరోతి పురీషవతీ మకర కపురీషవతీం కరోతి పురీషవతీం కరోతి కరోతి పురీషవతీం పురీషవతీం కరోతి ప్రజా ప్రజా కరోతి పురీషవతీం పురీషవతీం కరోతి ప్రజా పురీషవతీమితి పురీషావతి ప్రజా కరోతి కరోతి ప్రజా వై ప్రజా కరోతి కరోతి ప్రజా వై ప్రజా వై ప్రజా ప్రజా వై పశవ పశవో వై ప్రజా ప్రజా వై పశవ పశవ పశవ వై పురీషం పురీషం పశవో వై వై పశవ పురీషం పురీషం పశవ పశవ పురీషం ప్రజయా ప్రజయా పురీషం పశవ పశవ పురీషం ప్రజయా పురీషం ప్రజయా ప్రజయా పురీషం పురీషం ప్రజయ వై ప్రజయా పురీషం పురీషం పురేషం ప్రజయైవ ప్రజయైవైనమేనమే ప్రజయైవైనం పశుభిః పశుభిరేనమేనం పశుభిః పురీషవంతం పురీషవంతం పశుభిరేనమేనం పశుభిః పురీషవంతం పరిగ్రాహం పరిగ్రాహం పరిగ్రాహముత్తరముత్తరం పరిగ్రాహం పరి పరి పరిగ్రాహముత్తరముత్తరం పరిగ్రాహం పరిగ్రాహం పరి పరి పరిగ్రాహం పరిగ్రాహం పరిగృహాది గృహాది పరి పరిగ్రాహం పరిగ్రాహం పరిగృహాది గ్రాహమితి పరిగ్రాహం పరిగృహాది గృహాది పరి పరిగృహాత్యేతావత్యేతావతీ గృహాది పరి పరిగృహాత్యేతావతీ ఏతావత్యేతావతీ వై పృథివీ పృథివీ వా ఏతావత్యేతావతీ వై పృథివీ భ్రాద్రువ్యం భ్రాద్రువ్యమేవైతావత ఏతావత ఏవ భ్రాద్రువ్యం భ్రాద్రువ్యం నిర్భజ్య నిర్భజ్య భ్రాద్రువ్యం భ్రాద్రువ్యం నిర్భజ్య ఆత్మన ఆత్మనే నిర్భజ్య భ్రాద్రువ్యం భ్రాద్రువ్యం నిర్భజ్య ఆత్మనే ఉత్తరం పరిగ్రాహం పరిగ్రాహముత్తరం పరిగ్రాహం పరి పరి పరిగ్రాహముత్తరముత్తరం పరిగ్రాహం పరి పరిగ్రాహం పరి పరి పరిగ్రాహం పరిగ్రాహం పరిగృహాది గృహాది పరి పరిగ్రాహం పరిగ్రాహం పరిగృహాది పరిగృహాది గృహాది పరి పరిగృహాది క్రూరం క్రూరం గృహాది పరి పరిగృహాది క్రూరం క్రూరమివేవ క్రూరం క్రూరమి వవైవ ఇవ క్రూరం క్రూరమి వవై ఇవేవా ఏతదేతద్వై వా ఏతత్ కరోతి కరోత్యేతద్వై వా ఏతత్ కరోతి కరోతి యద్యత్ కరోతి కరోతి యద్వేదిం వేదిం యత్ కరోతి కరోతి యద్వేదిం వేదిం వేదిం యద్యత్ వేదిం కరోతి కరోతి వేదిం యద్యత్ వేదిం కరోతి వేదిం కరోతి కరోతి వేదిం వేదిం కరోతి ధాధా కరోతి వేదిం వేదిం కరోతి ప్రోక్షణీ ఆసాదేతి సాధయత్యాప ఆపస్సాదయత్యాసాదయత్యాపః ఆపశ్యాదయ్యాపోవైరక్షోభ్యేర్వా ఆప ఆపో ప్రవేదిం వేదిం ప్రోక్షది ప్రోక్షత్యుక్షది ప్రోక్షత్యుక్షర్క్షోక్షది ప్రోక్షత్యుక్షర్క్షర్క్షర్క్షర్క్షర్క్షర్క్షా వై వా వృక్షోక్షత్యుక్షత్యుక్షా వై వృక్షక్షా వా ఏషా వా వృక్షక్షా వా ఏషా వా ఏషా వై వా ఏషా లోమక లోమకైషా వై వా ఏషా లోమక లోమక లోమకైషా మేధ్యా లోమక లోమక మేధ్యా యద్యత మేధ్యా లోమక లోమక మేధ్యాయత్ ఏవైవైవైవైవైవైవైవైవైవైవైవైవైవైవైవైవైవైవైవైవైవైవైవైవైవైవైవైవైవైవైవైవైవైవైవైవైవైవైవైవైవైవైవైవైవైవైవైవైవైవైవైవైవైవైవైవైవైవైవైవైవైవైవైవైవైవైవైవైవైవైవైవైవైవైవైవైవైవైవైవైవైవైవైవైవైవైవైవైవైవైవైవైవైవైవైవైవైవైవైవైవైవైవైవైవైవైవైవైవైవైవైవైవైవైవైవైవైవైవైవైవైవైవైవైవైవైవైవైవైవైవైవైవైవైవైవైవైవైవైవైవైవైవైవైవైవైవైవైవైవైవైవైవైవైవైవైవైవైవైవైవైవైవైవైవైవైవైవైవైవైవైవైవైవైవైవైవైవైవైవైవైవైవైవైవైవైవై గృహ్ణాది ప్రజాపతినా ప్రజాపతినా గృహ్ణాతీయం దమియంతం గృహ్ణాది ప్రజాపతినా గృహ్ణాది ప్రజాపతినా ప్రజాపతినా గృహ్ణాది గృహ్ణాది ప్రజాపతినా యజ్ఞముఖేన యజ్ఞముఖేన ప్రజాపతినా గృహ్ణాది గృహ్ణాది ప్రజాపతినా యజ్ఞముఖేన ప్రజాపతినా యజ్ఞముఖేన యజ్ఞముఖేన ప్రజాపతినా ప్రజాపతినా యజ్ఞముఖేన సంవిధానముఖేన ప్రజాపతినా ప్రజాపతినా యజ్ఞముఖేన సంవిధం ప్రజాపతిరే ప్రజాపతినా యజ్ఞముఖేన ప్రజాస్తృణాది ప్రజా వై వై ప్రజాస్తృణాది స్తృణాది ప్రజా వై ప్రజా వై వై ప్రజా ప్రజా వై బృహత్ బృహిర్వై ప్రజా ప్రజా వై బృహి ప్రజా ఇది ప్రజా బృహత్ బృహిర్వై వై బృహత్ పృథివీ పృథివీ బృహిర్వై వై బృహత్ పృథివీ బృహత్ పృథివీ పృథివీ బృహిర్బృహ పృథివీ వే దర్వేది పృథివీ బృహిర్బృహ పృథివీ వేది వే దర్వేది పృథివీ పృథివీ వేది ప్రజా ప్రజా వేది పృథివీ పృథివీ వేది ప్రజా వేది ప్రజా ప్రజా వే దర్వేది ప్రజా ఏవైవ ప్రజా వే దర్వేది ప్రజా ఏవా ఏవైవ ప్రజా ప్రజా ఏవ పృథివ్యాం పృథివ్యామేవ ప్రజా ప్రజా ఏవ పృథివ్యా ప్రజా ఇది ప్రజాం పృథివ్యామేవైవ పృథివ్యాం ప్రతి ప్రతి పృథివ్యామేవైవ పృథివ్యాం ప్రతి పృథివ్యాం ప్రతి ప్రతి పృథివ్యాం పృథివ్యాం ప్రతిష్టాపయతి స్థాపయతి ప్రతి పృథివ్యాం పృథివ్యాం ప్రతిష్టాపయతి స్థాపయతి స్థాపయతి ప్రతి ప్రతిష్టాపయత్యనది దృశ్యమనది దృశ్యగ్ర స్థాపయతి ప్రతి ప్రతిష్టాపయత్యనది దృశ్యం స్థాపయత్యనది దృశ్యమనది దృశ్యగ్ర స్థాపయతి స్థాపయత్యనది దృశ్యగ్రస్తృణాది స్తృణాత్యనది దృశ్యగ్ర స్థాపయతి స్థాపయత్యనది దృశ్యగ్రస్తృణాది దృశ్యగ్ర స్తృణాది స్తృణాత్యనది దృశ్యమనది దృశ్యగ్ర స్తృణాది ప్రతిజా ప్రతిజా స్తృణాత్యనది దృశ్యమనది దృశ్యగ్ర స్తృణాది ప్రతిజా దృశ్యమిత్యనతి దృశ్యం ప్రజయా ప్రజయా స్తృణాది స్తృణాది ప్రజయైవైవ ప్రజయా స్తృణాది స్తృణాది ప్రజయైవ ప్రజయైవైవ ప్రజయా ప్రజయైవైనమేనమేవ ప్రజయా ప్రజయైవైనేది ప్రజయా ఏవైనమేనమేవైవైనం పశుభిః పశుభిరేనమేవైవైనం పశుభిః పశుభిః పశుభిరేనమేనం పశుభిరనది దృశ్యమనది దృశ్యం పశుభిరేనమేనం పశుభిరనది దృశ్యం పశుభిరనది దృశ్యమనది దృశ్యం పశుభిః పశుభిరనది దృశ్యం కరోతి కరోత్యనది దృశ్యం పశుభిః పశుభిరనది దృశ్యం కరోతి పశుభిరిది పశుభిః దృశ్యం కరోతి కరోత్యనది దృశ్యమనది దృశ్యం కరోత్యుత్తరముత్తరం కరోత్యనది దృశ్యమనది దృశ్యం కరోత్యుత్తరం అనది దృశ్యమిత్యనది దృశ్యం కరోత్యుత్తరముత్తరం కరోతి కరోత్యుత్తరం బర్హిషో బర్హిష ఉత్తరం కరోతి కరోత్యుత్తరం బర్హిష బర్హిష బర్హిష ఉత్తరముత్తరం బర్హిష ప్రస్తరం ప్రస్తరం బర్హిష ఉత్తరముత్తరం బర్హిష ప్రస్తరం ఉత్తరమిత్యుత్తరం ప్రస్తరం బర్హిష బర్హిష ప్రస్తరం సాధయతి సాధయతి ప్రస్తరం బర్హిష బర్హిష ప్రస్తరం సాధయతి ప్రస్తరగం సాధయతి సాధయతి ప్రస్తరం ప్రస్తరగం సాధయతి ప్రజా ప్రజా సాధయతి ప్రస్తరం ప్రస్తరగం సాధయతి ప్రజా ప్రస్తరం సాధయతి ప్రజా ప్రజా సాధయతి సాధయతి ప్రజా వై వై ప్రజా సాధయతి సాధయతి ప్రజా ప్రజా వై వై ప్రజా ప్రజా వై బృహిర్ బృహిర్వై ప్రజా ప్రజా వై బృహి ప్రజా ఇది ప్రజా బృహిర్ బృహిర్వై వై బృహిర్యజమానో యజమానో బృహిర్వై వై బృహిర్యజమాన బృహిర్యజమానో యజమానో బృహిర్ బృహిర్యజమాన ప్రస్తర ప్రస్తరో యజమానో బృహిర్ బృహిర్యజమాన ప్రస్తర ప్రస్తర ప్రస్తరో యజమానో యజమాన ప్రస్తరో యజమానం యజమానం ప్రస్తరో యజమానో యజమాన ప్రస్తరో యజమానం ప్రస్తరో యజమానం యజమానం ప్రస్తర ప్రస్తరో యజమానమేవైవ యజమానం ప్రస్తర ప్రస్తరో యజమానమేవ తద ఇది ప్రస్తర యజమానమేవైవ యజమానం యజమానమేవ యజమానాద యజమానాదేవ యజమానం యజమానమేవ యజమానాదుత్తరముత్తరమయజమానాదేవైవాజమానాదుత్తరం అయజమానాదుత్తరముత్తరమయజమానాదేజమానాదుత్తరం కరోతి కరోత్యుత్తరమయజమానాదేజమానాదుత్తరం కరోతి కరోతి కరోత్యుత్తరముత్తరం కరోతి తస్మాత్ కరోత్యుత్తరముత్తరం కరోతి తస్మాత్ కరోతి కరోతి తస్మాజమానో యజమానస్తస్మాత్ కరోతి కరోతి తస్మాజమానస్తస్మాజమానో యజమానస్తస్మాజమానో యజమానాదయజమానాద్యజమానస్తస్మాజమానో వృష్టిం వృష్టిం యచ్చతి వృష్టిం వృష్టిం యచ్చ

విష్పంచం విష్పంచం యద్యుజాద్యుజాద్విష్పంచం విజుజాద్విష్పంచం విజుజాద్ స్త్రీ స్త్రీ విజుజాద్విజాద్యస్ స్త్రీ వర్గస్సు వర్గ వర్గస్సు వర్గ వర్గో లోకో లోకస్సు వర్గ వర్గో లోకో లోకస్సు వర్గస్సు వర్గో లోక ఇది లోకస్సు వర్గస్సు వర్గో లోక ఇది లోకో లోక ఇత్యాహమనీయ ఆహమనీయ ఇది లోకో లోక ఇత్యాహమనీయ ఆహవనీయ ఆహవనీయ ఇది బ్రూజాద్ బ్రూజాదిత్యాహవనీయ ఆహవనీయ బ్రూజాద్ బ్రూజాదిదేది బ్రూజాద్యద్ బ్రూజాదిదేది బ్రూజాద్యత్ బ్రూజాద్యద్ బ్రూజాద్ బ్రూజాద్యత్రస్తరం ప్రస్తరం యత్ బ్రూజాద్ బ్రూజాద్యత్రస్తరం యత్ ప్రస్తరం ప్రస్తరం యత్ ప్రస్తరమాహవనీయ ఆహవనీయ ప్రస్తరం యత్ ప్రస్తరమాహవనీయ ఆహవనీయ ఆహవనీయ ప్రస్తరం ప్రస్తరమాహవనీయ ప్రహరతి ప్రహరత్యాహవనీయ ప్రస్తరం ప్రస్తరమాహవనీయ ప్రహరతి ప్రస్తరమిది ప్రాస్తరమాహవనీయ ప్రహరతి ప్రహరత్యాహవనీయ ఆహవనీయ ప్రహరతి యజమానం యజమానం ప్రహరత్యాహవనీయ ఆహవనీయ ప్రహరతి యజమానం ఆహవనీయ ఇత్యాహవనీయ యజమానం యజమానం ప్రహరతి ప్రహరతి యజమానమేవ యజమానం ప్రహరతి ప్రహరతి యజమానమేవ ప్రహరతి ప్రహరతి యజమానమేవ యజమానం యజమానమేవ సువర్గకం సువర్గమేవ యజమానం యజమానమేవ సువర్గం దేవ సువర్గకం సువర్గమేవ సువర్గం లోకం లోకకం సువర్గమేవ సువర్గం లోకం వర్గం లోకం లోకకం సువర్గకం సువర్గం లోకం గమయతి గమయతి లోకకం సువర్గకం సువర్గం లోకం గమయతి సువర్గమితి సువర్గం లోకం గమయతి గమయతి లోకం లోకం గమయతి వివికమయతి లోకం లోకం గమయతి గమయతి వివికమయతి గమయతి వివై వైవికమయతి గమయతి వివై వై వై వివా ఏతదేతద్వై వివా ఏతద్యజమానో యజమాన ఏతద్వై వా ఏతద్యజమాన ఏతద్యజమానో యజమాన ఏతదేతద్యజమానో లిషతే లిషతే యజమాన ఏతదేతద్యజమానో లిషతే యజమానో లిషతే లిషతే యజమానో యజమానో లిషతే జద్యల్లిషతే యజమానో యజమానో లిషతే జత్ జద్యల్లిషతే లిషతే యత్ ప్రస్తరం ప్రస్తరం యల్లిషతే లిషతే యత్ ప్రస్తరం యత్ప్రస్తరం ప్రస్తరం యద్యత్ప్రస్తరం యోజుప్యందే యోజుప్యందే ప్రస్తరం యద్యత్ప్రస్తరం యోజుప్యందే యోజుప్యందే యోజుప్యందే ప్రస్తరం ప్రస్తరం యోజుప్యందే బ్రహిత్తరిహిర్యోజుప్యందే ప్రస్తరం ప్రస్తరం యోజుప్యందే బ్రహి ప్రస్తరమితి ప్రాస్తరం యోజుప్యందే బ్రహిత్తరిహిర్యోజుప్యందే యోజుప్యందే బ్రహిరన్మన బ్రహిర్యోజుప్యందే యోజుప్యందే బ్రహిరను బ్రహిరన్మను బ్రహిత్ బ్రహిరను ప్రప్రాణు బ్రహిత్ బ్రహిరను ప్రాణవను ప్రహరతి హరతి ప్రాణవను ప్రహరతి హరతి హరతి ప్రహరతి శాంత్యై శాంత్యై హరతి ప్రహరతి శాంత్యై శాంత్యై శాంత్యై హరతి హరతి శాంత్యా అనారంభణో నారంభణ శాంతి హరతి హరతి శాంత్యా అనారంభణ శాంత్యా అనారంభణో నారంభణ శాంతి శాంత్యా అనారంభణ ఇవేవానారంభణ శాంతి శాంత్యా అనారంభణ ఇవ అనారంభణ ఇవేవానారంభణో నారంభణ ఇవైవానారంభణో నారంభణ ఇవై అనారంభణ ఇత్యనారంభణ ఇవేవా ఏతర్ష్యేతర్హి వైవ ఏతర్క్యద్ధర్యురద్ధర్యురేతర్హి వైవ ఏతర్క్యద్ధర్యుః ధ్రువా వై వై ధ్రువాస్యామస్యాం ధ్రువా వై ధ్రువాస్యామేవైవాస్యామేవ ప్రతి ప్రత్యేవాస్యామస్యామేవ ప్రతి ప్రతిష్టతి ప్రతి ప్రతిష్టతి నన తిష్టతి ప్రతి ప్రతిష్టతి నన తిష్టతి వేపనో నన వేపనో భవతి ప్రవహన్ ప్రవహంతో వహంత ప్రామీయంతామీయంత ప్రవహంతో వహంత ప్రామీయంత ప్రామీయంతామీయంత ప్రామీయంత సోమీయంత ప్రామీయంతసహ యంత సోమీయంతామీయంతతో అగ్నిరగ్ని సోమీయంతామీయంతతో అగ్నిరగ్నిస్తుతో విభేద విభేదగ్నిస్తుతో అగ్నిర విభేద అగ్నిర విభేద విభేదగ్నిర విభేదిత్తం విభేదిత్తం వావేత్తమిత్తం వావర్త్యస్య వావేత్తమిత్తం వావర్త్య ఉపోపన ఆ నోన ఆ వర్తస్వ వర్తస్వానో నావర్తస్వ వర్తస్వ హవ్యగో హవ్యం వర్తస్వ వర్తస్వ హవ్యన్నో నో హవ్యం వర్తస్వ వర్తస్వ హవ్యన్న హవ్యన్నో నో హవ్యగో హవ్యన్నా వహ వహ నో హవ్యగో హవ్యన్నో వహ నో వహ వహ నో నో వహేతీతి వహ నో నో వహేతి వహేతీతి వహ వహేతి స ఇది వహ వహేతి సహ దిశస ఇది దిశో బ్రవీద బ్రవీత్ స ఇది దిశో బ్రవీ బ్రవీద బ్రవీత్ సో బ్రవీత్తరం వరమ బ్రవీత్ సో బ్రవీత్తరం వరమ బ్రవీద బ్రవీత్తరం వృణై వృణై వరమ బ్రవీద బ్రవీత్ వరం వృణై వృణై వృణై వరం వరం వృణయ్యత్యత్రుణై వరం వరం వృణయ్యత్యత్రుణై వృణయ్య దేవైవయత్రుణై వృణయ్య దేవైవయత్యదేవ గృహీతస్ గృహీతస్యైవయత్యదేవ గృహీతస్యా గృహీతస్య గృహీతస్యైవైవ గృహీతస్యాహుదస్యాహుదస్య గృహీతస్యైవైవ గృహీతస్యాహుదస్యాహుదస్య గృహీతస్య గృహీతస్యాహుదస్య బహిష్పరిధి బహిష్పరిధ్యహుదస్య గృహీతస్య గృహీతస్యాహుదస్య బహిష్పరిధి అహుదస్య బహిష్పరిధి బహిష్పరిధ్యహుదస్యాహుదస్య బహిష్పరిధిస్కందాస్కందాపరిధ్యహుదస్యాహుదస్య బహిష్పరిధిస్కందాన్ బహిష్పరిధిస్కందాస్కందాద్ బహిష్పరిధి బహిష్పరిధిస్కందాత్తత్స్కందాద్ బహిష్పరిధి బహిష్పరిధిస్కందాత్ బహిష్పరిధి రక్షసా గో రక్షసా మనం వచారా జననా

అజామిత్వాజాథో మిథునత్వ

భాగధేజం ప్రాయచ్ఛం నయచ్ఛం ప్రభాగధేజం భాగధేజం ప్రాయచ్ఛం భాగధేజమితి భాగధేయో ప్రాయచ్ఛం నయచ్ఛం ప్రప్రాయచ్ఛం యద్యదయచ్ఛం ప్రప్రాయచ్ఛం యద్యదయచ్ఛం యద్యదయచ్ఛం నయచ్ఛం యదగ్నహేగ్నహేజదయచ్ఛం నయచ్ఛం యదగ్నహేగ్నహేజత్యదగ్నహే స్పృష్టకృతే స్పృష్టకృతేగ్నహేజత్యదగ్నహే స్పృష్టకృతే అగ్నహే స్పృష్టకృతే స్పృష్టకృతేగ్నహేగ్నహే స్పృష్టకృతే పశవ ఆప్యా ఆప్యే పశవో వై వై పశవ ఆప్యా పదమో వై వై పదమ పదమో వై పూర్వా పూర్వా వై పదమ పదమో వై పూర్వా పూర్వా వై వై పూర్వా ఆహుత ఆహుత పూర్వా వై వై పూర్వా ఆహుత ఆహుత పూర్వా పూర్వా ఆహుత ఏష ఏష ఆహుత పూర్వా పూర్వా ఆహుత ఏష ఏష ఆహుత ఆహుత ఏష రుద్రో రుద్ర ఏష ఆహుత ఆహుత ఏష రుద్ర ఆహుతయ ఇత్యాహుతయ రుద్రో రుద్ర ఏష ఏష రుద్రాయుద్ద్రుద్ర ఏష ఏష రుద్రాయుద్ రుద్రాయద్రుద్రో రుద్రాయక్తిరుద్రో రుద్రాయక్తిరక్తిరక్తిరక్తిరక్తిరక్తిరక్తిరక్తిరక్తిరక్తిరక్తిరక్తిరక్తిరక్తిరక్తిరక్తిరక్తిరక్తిరక్తిరక్తిరక్తిరక్తిరక్తిరక్తిరక్తిరక్తిరక్తిరక్తిరక్తిరక్తిరక్తిరక్తిరక్తిరక్తిరక్తిరక్తిరక్తిరక్తిరక్తిరక్తిరక్తిరక్తిరక్తిరక్తిరక్తిరక్తిరక్తిరక్తిరక్తిరక్తిరక్తిరక్తిరక్తిరక్తిరక్తిరక్తిరక్తిరక్తిరక్తిరక్తిరక్తిరక్తిరక్తిరక్తిరక్తిరక్తిరక్తిరక్తిరక్తిరక్తిరక్తిరక్తిరక్తిరక్తిరక్ మిత్రావరుణో మిత్రావరుణావ్రూతాం తౌతావ్రూతాం మిత్రావరుణో మిత్రవర్ణో మిత్రవర్ణమబ్రూతమబ్రూతాం మిత్రవర్ణో గోర్గోర్మిత్రవర్ణమబ్రూతమబ్రూతాం మిత్రవర్ణో గోర్గోర్ణో గోర్గోర్మిత్రవర్ణో మిత్రవర్ణో గోదేవైవ గోర్మిత్రవర్ణో మిత్రవర్ణో గోదేవామిత్రవర్ణాది మిత్రవర్ణో గోదేవైవ గోర్గోరేవావమావమేవ గోర్గోరేవావం ఏవావమావమేవైవావమీశ్వరావీశ్వర భావమేవైవావమీశ్వరౌ వీరేశ్వర భావమావమేశ్వరౌ గత్తోర్గత్తోరీశ్వరా భావమావమేశ్వరౌ గత్తోరీశ్వరౌ గత్తోర్గత్తోరీశ్వరా వీరీశ్వరౌ గత్తో స్వస్వకర్తోరీశ్వరా వీరీశ్వరౌ గత్తో స్వస్వకర్తో స్వైతీకర్తో స్వైతి స్వస్మైతి స్వస్మైతి తౌతావితి తౌతత్తావితి వామదేవ్యం వామదేవ్యగో సహ అంతరిక్షేణ అంతరిక్షేణ సహ వామదేవ్యం కామదేవ్యం సహాంతరిక్షేణాంతరిక్షేణాంతరిక్షేణ సహాంతరిక్షేణేతీంతరిక్షేణేతీంతరిక్షేణాంతరిక్షేణేత్యాహేంతరిక్షేణాంతరిక్షేణేత్యాహేదీత్యాహ పశవః పశవ ఆహేదీత్యాహ పశవః పశవః పశవ ఆహ పశవో వై వై పశవ ఆహ పశవో వై పశవో వై వై పశవః పశవో వై వామదేవ్యం వామదేవ్యం వై పశవః పశవో వై వామదేవ్యం వామదేవ్యం వామదేవ్యం వై వై వామదేవ్యం పశూన్ పశూన్ వామదేవ్యం వై వై వామదేవ్యం పశూన్ వామదేవ్యం పశూన్ పశూన్ వామదేవ్యం వామదేవ్యం పశూనేవైవ పశూన్ వామదేవ్యం వామదేవ్యం పశూనే వామదేవ్యమితి వామదేవ్యం పశూనేవైవ పశూన్ పశూనేవ సహ సహైవ పశూన్ పశూనేవ సహ సహైవైవ సహాంతరిక్షేణాంతరిక్షేణ సహైవైవ సహాంతరిక్షేణాంతరిక్షేణాంతరిక్షేణ సహ సహాంతరిక్షేణోపోపాంతరిక్షేణ సహ సాంతరిక్షేణోపాంతరిక్షేణాంతరిక్షేణోపక్వయతేక్వయతౌపాంతరిక్షేణాంతరిక్షేణోపక్వయతేవత్వయతేక్వయతౌపోపక్వయతౌపభూతమువభూతమువభూతగ్రహ్వయతేక్వయతౌపభూతం ఉపభూత ఉపభూతో భక్షస్ సఖా సఖా భక్షస్ సఖేతి సఖా సఖేత్యాహేతి సోమపీఠగుణసోమపీతమాహేదీత్యా సోమపీఠగుణ సోమపీతమాహాహ సోమపీతమేవ సోమపీతమాహాహ సోమపీతమేవ సోమపీఠమేవైవ సోమపీఠగుణసోమపీతమేవోపోవైవ ఉపభూత పయత ఉపపయత ఉపభూత పయత ఉపభూత ఉపభూత పయత ఉపభూత ఉపభూత ఉపభూత ఉపభూత ఉపభూత ఉపభూత ఉపభూత మనురాహ మనురాహ

దేవీ ఇది దేవీ ఏతే ఏతే ఇచ్చేతే దేవపుత్రే దేవపుత్రే ఏతే హిత్యేతే దేవపుత్రే ఏతే దేవపుత్రే దేవపుత్రే ఏతే ఏతే దేవపుత్రే ఉపభూత ఉపభూతో దేవపుత్రే ఏతే ఏతే దేవపుత్రే ఉపభూత దేవపుత్రే ఉపభూత ఉపభూతో దేవపుత్రే దేవపుత్రే ఉపభూతోయమయముపభూతో దేవపుత్రే దేవపుత్రే ఉపభూతోయం దేవపుత్రే ఇది దేవపుత్రేభూతోయమయముపభూత ఉపభూతోయం యజమానో యజమానోయముపభూత ఉపభూతోయం యజమాన యజమానో యజమానోయమయం యజమాన ఇది యజమానోయమయం యజమాన ఇది యజమానోయమాన ప్రియం ధామ ధామ ప్రియం ప్రియం ధామోపోపధామ ప్రియం ప్రియం ధామోపయతేష్మస్వమస్య ప్రియం ప్రియమస్య విశ్వం విశ్వమస్య ప్రియం ప్రియం ప్రియమస్య ప్రియమపహోదముపహోదం ప్రియమస్య ప్రియమపహోదం ప్రియం బహోదముపహోదం ప్రియం ప్రియమపహోదమితేత్యుపహోదం ప్రియం ప్రాష్ణ్యామి ప్రహుతం ప్రాష్ణ్యామి.